ఇక్కడ పార్వతి అంతర్హిత కావడంతో జలంధరుడు రణరంగానికి మళ్ళాడు. అతనికి వీర్యస్ఖలనం కావడం వల్ల గంధర్వ మాయ పట్టుతప్పింది. దాంతో యుద్ధభూమిలో స్తబ్దుడైపోయాడు గంధర్వుడు. తిరిగి ధనుష్టంకారం చేశాడు. రణరంగం చేరిన జలంధరుడు మళ్ళీ మాయను పన్నాడు. మాయా పార్వతిని సృష్టించి ఆమెను శుంభ నిశుంభల రథానికి కట్టించి కొట్టించసాగాడు. అది చూసి విషమాంబకుడు విషన్నుడైపోయాడు. అదే అదరనుకుని జలంధరుడు మూడు వాడి బాణములతో ముక్కంటిని గాడవేశాడు. అంత బాధలోనూ ఆ బాణాల దెబ్బలకు అల్లల్లాడిపోయాడు ఆ అల్లల వీరుడు. పార్వతి గురించిన దుఃఖమును పక్కకు పెట్టి మళ్ళీ ధనుస్సును అందుకున్నాడు. దద్దరిల్లిపోయారు దైతేయులు. శుంభ నిశుంభులు పారిపోసాగారు. అది గమనించిన శివుడు, ఓరోరే శుంభ నిశుంభుల్లారా, యుద్ధము నుంచి పారిపోతున్న వాళ్ళని చంపడం ధర్మం కాదు గనుక వదిలేస్తున్నాను. కానీ పార్వతిని బంధించి ఎనలేని అపచారము చేసిన మీరు ఆ పార్వతి చేతిలోనే మరణించురుగాక అని శపించాడు. ఈ లోపల జలంధరుడు మళ్లీ విజృంభించాడు. తన పరిఘతో వాహనమైన వృషభాన్ని తాడించాడు. ఆ దెబ్బకు గొడ్డు పెట్టిన పరుగులు పశుపతి కూడా నిలువరించలేకపోయాడు. ఎట్టకేలకు ఎద్దును ఆపి ఆపుకోలేని కోపముతో చేరువలో తోచిన నీటిలో తన కాలి బ్రటని వేలిని రాచాడు. ఆ రాపిడిలోంచి ఒక అద్భుతమైన చక్రము ఆవిర్భవించింది. ఆ చక్రాన్ని చేతబట్టి గిరగిరా తిప్పి జలంధరుడి మీదకు ప్రయోగించాడు. కోటి సూర్య ప్రతీకాశమై మహాగ్నిచ్చటాజుంభితమైన ఆ చక్రము అతని శరీరాన్ని రెండు ఖండాలుగా చీల్చేసింది. తక్షణమే జలంధరుడి ఆత్మజ్యోతి శివునిలో లీనమైపోయింది. లోకాలు శాంతించాయి. జలంధర బాధితులైన దేవతాదులందరూ కూడా ఆనందించారు అంటూ ఆపాడు సూతుడు. శంఖచూడుని వృత్తాంతము. ధను కశ్యప దంపతులకు పౌత్రుడు దంభుడు. ఈ దంభుడు గొప్ప విష్ణు భక్తుడు కావడం వల్ల పుష్కర క్షేత్రం వెళ్లి కృష్ణ మంత్ర జపాన్ని జపిస్తూ లక్ష సంవత్సరాలు తపస్సు చేశాడు. కరుణించాడు కమలాక్షుడు. దంభుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. మహాబలాక్రమశాలి, దేవతలందరినీ జయించగలిగిన వాడు, నీకు భక్తుడు అయిన కుమారుణ్ణి ప్రసాదించమని కోరాడు దంభుడు. అనుగ్రహించి అంతర్హితుడయ్యాడు అనంతుడు. అనతి కాలంలోనే గోలోకంలో రాధాదేవిచే శపించబడిన సుధాముడనే గోపాలుడు దంభుడి భార్య యొక్క గర్భాన పడ్డాడు. శుభముహూర్తాన జన్మించాడు. శంఖచూడు అని పేరు పెట్టి ఆ కుర్రాణ్ణి ప్రేమగా పెంచుకోసాగాడు దంభుడు. కొన్నాళ్లకు శంఖచూడు పెద్దవాడయ్యాడు. జైగీపుష్యుడనే వారి వద్ద ఉపదేశం పొంది బ్రహ్మ కోసం తపస్సు చేసి దేవతలెవరూ తనను జయించలేనట్లుగా వరం పొందాడు. బ్రహ్మ తనకు తానుగా అతనికి కృష్ణ కవచం ఉపదేశించాడు. బదరికాశ్రమంలో తపమాచరిస్తున్న ధర్మధ్వజుడి కుమార్తె తులసిని వివాహమాడమని చెప్పి అంతర్ధానమైపోయాడు. ఆయన మాట ప్రకారమే శంఖచూడు బదరికాశ్రమము చేరి తులసిని గంధర్వ విధిని వివాహము చేసుకున్నాడు. భార్యాసమేతముగా స్వగృహానికి మరలి వచ్చి ఇచ్ఛాభోగాలు అనుభవించసాగాడు. ఆ మీదట శుక్రాచార్యుడిచే ప్రేరేపితుడై నిర్జరులను నిర్జించసాగాడు. పూర్వజన్మ స్మృతితో అలరారుతున్న శంఖచూడు శాపవశాన రాక్షసుడు అయ్యాడే గాని ఏమాత్రము దుర్మార్గుడు మాత్రము కాలేదు. జన్మరీత్యా చిరకాలముగా ఉన్న దాయాది వైరముతో దేవతల పట్ల మాత్రమే కాస్తంత కఠినంగా ప్రవర్తించేవాడు. బ్రహ్మ విష్ణువులను ముందరించుకుని దేవతలంతా శివుణ్ణి దర్శించారు. చూడుడు చూడుడు ఆ శంఖచూడు మాకు తలదాచుకో నీడ కూడా లేకుండా చేశాడు అని విన్నవించారు. రుద్రుడు వారిని ఓదార్చి శంఖచూడుడిపై యుద్ధం ప్రకటించాడు. శివుడు శంఖచూడుని సంహరించుట. ఇరు పక్షాలు యుద్ధభూమికి చేరాయి. వీరవేషుడై వృషభాధి రూఢుడై వీరభద్ర భైరవ క్షేత్రపాలాదులు విన్నంటి నిలువగా యుద్ధోత్సాహంతో జగన్మోహనంగా ఉన్న చంద్రచూడుణ్ణి చూడగానే శంఖచూడు రథం దిగాడు. సాంబుడికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. అనంతరము రథారూఢుడై ధనుష్టంకారముతో యుద్ధము మొదలుపెట్టాడు. శివుడు శంఖచూడు తలబడ్డారు. చిన్నగా మొదలైన యుద్ధం తేరి చూడరానంత భయంకరముగా పరిణమించింది. అతిలోక భీకరమైన ఆరుద్ర శంఖచూడులు ఇద్దరు 100 సంవత్సరాల పాటు దెబ్బలాడుకున్నారు. ఇంకెన్నాళ్ళిలా దెబ్బలాడడం అనుకున్నాడు శివుడు. అంతలోనే ఆకాశవాణి, రుద్ర, ఆ శంఖచూడుడి చేత కృష్ణ కవచం ఉన్నంత వరకు, అతని ఆలి శీలవతిగా ఉన్నంత వరకు అతనిని జరామృత్యువులు సోకలేవని జలజోద్భవుడి వరం ఉంది, ముందర ఆ పని చూడు అని గుర్తు చేసింది. వెంటనే శివుడు విష్ణువుని పిలిపించి చేయవలసింది చెప్పాడు. తక్షణమే విష్ణువు వృద్ధ విప్రుడి వేషంలో శంఖచూడుణ్ణి సమీపించి కృష్ణ కవచాన్ని దానం చేయమని అడిగాడు. మహాదాత శంఖచూడు నిస్సంకోచంగా నిర్మలముగా ఆ కవచాన్ని మాయా బ్రాహ్మణుడికి దారపోశాడు. దాన్ని హస్తాన ఉంచుకుని శంఖచూడుడి వేషం ధరించి అతని భార్య అయిన తులసి దగ్గరకు వెళ్ళాడు విష్ణువు. చేత కృష్ణ కవచము ఉండడం వల్ల ఆ సాధ్వి అతనిని అనుమానించలేదు. విష్ణువు ఆమెతో రతి సలిపాడు. ఆమె పాతివ్రత్యం గంగలో కలిసిపోయింది. అది గుర్తించాడు గంగాధరుడు. విజయం అనే పేరుగల తన త్రిశూలాన్ని తీసి శంఖచూడుడిపైకి ప్రయోగించాడు. 100 మూరల వెడల్పు, 1000 ధనుస్సుల పొడవు ఉన్న ఆ విజయమనే శూలము నిరాఘాతంగా వెళ్లి ఆ నిశాచర రాజుని తాకి దగ్ధం చేసింది. అంతరిక్షాన పయనించి శంకరుణ్ణి చేరింది. ఆకాశము నుంచి పుష్పవర్షం కురిసింది. దేవతాకోటి ఆనందించింది. అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు. జయ జయ నమో నమః నినాదాలు నడుమ వృషభ వాహనారూఢుడై శివుడు చాలా ఠీవిగా కైలాసానికి వెళ్ళిపోయాడు. సూతుడు ఇలా చెప్పగానే మరి ఆ తులసి సాధ్వి ఏమైంది అని అడిగారు ఋషులు. విష్ణువు తులసి పాతివ్రత్యమును భంగపరచుట చెబుతున్నాడు సూతుడు. ఏముంటుంది, శంఖచూడుడి వేషంలో వెళ్లిన విష్ణువు తన కళ్ళబొల్లి కబుర్లతో తులసిని పాన్పుకి చేర్చాడు. అయితే రమించే విషయంలో వచ్చింది తేడా. ఆహార నిద్రా భయమైనాదులు రెండూ కూడా ఎవరి ధోరణిలో వాళ్ళకి ఉంటాయే కాని పోలికలు ఉండవు.